47 సత్యాసత్యాలు రెండు కానిది మిథ్య. విదురథుడు, ఓ దేవి, నేను సద్రూపుడ్జి అన్నావు, మరి నా పరివారం మాటేమిటి? వీళ్ళు జీవులే గదా, వీళ్ళు నాలాగా సద్రూపులేనా? వీళ్లకి వేరే ఆధారమేదైనా ఉందా? ఈ ప్రపంచము, దీనిలో ఉండే మానవులు అంతా కలవంటివారు అన్నావు, అంతా మిథ్య అన్నావు. అలా అయితే వీళ్లందరి ఆత్మ కూడా మిథ్యే కావాలిగదా? అయితే ఈ ప్రపంచంలో సత్యమైన ఆత్మ కూడా లేదన్నమాట. సరస్వతీదేవి రాజా, రెండు దృష్టులున్నాయి, అజ్ఞదృష్టి, తత్వదృష్టి. అజ్ఞదృష్టితో ఆలోచిస్తే జీవులుగా కనిపించేవారంతా సత్యమేనా అని అడగాలి. తత్వదృష్టితో ఆలోచిస్తే చిద్రూపంలో వీళ్లంతా సత్యమేనా అని అడగాలి. జీవరూపంలో అయితే నువ్వు సత్యం కాదు, నీ పరివారము సత్యం కాదు. అంటే ప్రపంచ భ్రాంతి ఉన్నంతవరకు అందరూ అబద్ధమే. చిద్రూపంలో అయితే నువ్వు సత్యమే, నీ పరివారము సత్యమే. అంటే ప్రపంచ భ్రాంతి పోతే అందరూ సత్యమే. సరస్వతి విదురథుల సంభాషణ విన్న శ్రీరాముడు ఏదో సందేహంలో పడ్డాడు. అది గ్రహించిన వశిష్ఠుడు జగత్తత్వాన్ని గురించి మరికొంత వివరణ ఇవ్వాలనుకుని ఇలా అన్నాడు. వశిష్ఠుడు, రామ, ఈ ప్రపంచం తత్వవేత్తలకు ఎంత మిథ్యో, అజ్ఞులకు అంత సత్యం. పిచ్చిపట్టిన పిల్లవాడికి కనిపించే పిశాచం వాడు చచ్చేదాకా పీడిస్తూనే ఉంటుంది. అజ్ఞులను ఈ ప్రపంచం కూడా అలాగే పీడిస్తుంది. బాగా ఆలోచించి చూస్తే ఈ ప్రపంచం ఒక దీర్ఘస్వప్నం. దీర్ఘస్వప్నమిదం విశ్వం. ఉడుట్ప్ర.42/8 అయితే ఈ ప్రపంచం పూర్తిగా అసత్యం అని మేమనటం లేదు. ఇది బొత్తిగా లేనిదే అని కూడా అనటం లేదు. అలాగే స్వప్నం కూడా సర్వాత్మన అసత్యమని, లేనిదని మేము అనటం లేదు. కలలోనూ మెలకువలోనూ కూడా కొంత సత్యాంశ ఉంది. ఆయ్సర్వ్ అరవే, కలగంటున్న మనిషి స్వప్న ప్రపంచంలో ఏవేవో వ్యవహారాలు చేస్తుండగా అక్కడే ఏవేవో సుఖదుహఖాలు కలుగుతూ ఉంటాయి. అవి కొంచెం మిక్కుటమైనప్పుడు వాడు పైకి నిజంగా నవ్వడమో ఏడవటమో చేస్తూ ఉంటాడు. కలలోని సుఖదుహఖాలలో సత్యాంశ లేకపోతే వాడు పైకి ఎందుకు నవ్వుతాడు, ఎందుకు ఏడుస్తాడు? అదీగాక కల అయినా మెలకువ అయినా రెండు కూడా చిదాత్మమీద అధ్యాస వల్లే ఏర్పడతాయి గదా. అధ్యాస అంటే సత్యానికి అసత్యానికి పెళ్ళి. కనుక అధ్యాస వలన ఏర్పడిన పదార్థాలలో కొంత సత్యము కొంత అసత్యము సంక్రమించటం సహజం. కనుక రామ, మేము స్వప్నాన్ని జాగ్రత్తను కూడా సత్యము అసత్యము రెండూ కానివి అంటున్నాము. అందుకే వాటికి మిథ్య అని కొత్త పేరు పెట్టాము. రాముడు, గురుదేవ, మెలకువలోని పదార్థాలకు ఎంతో కొంత సత్యత్వాన్ని అంగీకరించకపోతే లోక వ్యవహారమే సాగదు. సత్కర్మలు ఆచరించాలని చెప్పే కర్మశాస్త్రానికి కూడా ఇబ్బంది వస్తుంది. కనుక జాగ్రత్ పదార్థాలకు సత్యత్వాన్ని ఎంతో కొంత సాధించడంలో అర్థం ఉంది. కాని స్వప్న పదార్థాలు పూర్తిగా మాయామయాలే, అసత్యాలే, లేనివే అనేస్తే మనకు ఏమిటి ఇబ్బంది? వశిష్ఠుడు, రామ, గొడ్రాలి కొడుకు అన్నాం, వీడికి అస్తిత్వం రవ్వంతైనా ఉందా, ఒక్క క్షణమైనా ఉందా? వీడితో మనమేదైనా వ్యవహారం చేస్తున్నామా? లేదుగదా. ఇలాంటి పదార్థాలు పూర్తిగా అసత్య పదార్థాలు, అసత్పదార్థాలు, బొత్తిగా పదార్థాలు. దీనికి భిన్నంగా స్వప్నంలో కనిపించే పదార్థాలు కనిపించే కాలం ఉంది. ఆ సమయంలో వాటితో వ్యవహారం ఉంది. కనుక వాటికి ఆ కాస్త సమయంలోనూ సత్యత్వం ఉంది. ఆ సత్యత్వాన్నే ప్రాతిభాసిక సత్యత్వం అంటారు. నువ్వు చెప్పినట్లుగా స్వప్న ప్రపంచానికి ఆ మాత్రపు ప్రాతిభాసిక సత్యత్వం కూడా లేకపోతే జాగ్రత్త ప్రపంచం కూడా అలాంటిదే కావలసి వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త ప్రపంచం హిరణ్యగర్భుడి స్వప్నమే కదా. జాగ్రత్త ప్రపంచం వ్యవహార కాలంలో సత్యమనే అనుభవం అందరికీ ఉంది. కనుక జాగ్రత్త ప్రపంచానికి వ్యావహారిక సత్యత్వాన్ని, స్వప్న ప్రపంచానికి ప్రాతిభాసిక సత్యత్వాన్ని అంగీకరించక తప్పదు. మరో దృష్టి కూడా ఉంది. నీ స్వప్నంలో నువ్వున్నావా లేవా? అక్కడి నువ్వు సత్యమేగదా. అలాగే నా స్వప్నంలో నేను సత్యమే. ఈ అనుభవం అందరికీ ఉంది. కనుక స్వప్నం సర్వాత్మన శూన్యం అనటం ఎలా కుదురుతుంది? సంసారే విపులే స్వప్నే యథా సత్యమహం తవః తథా త్వమపి మే సత్యం సర్వం స్వప్నేష్వితి క్రమః ఉ.ప్ర.42.20. ఈ జాగ్రత్ ప్రపంచంలో నీకు నేను సత్యం, నాకు నువ్వు సత్యం, అలాగే స్వప్న ప్రపంచంలో స్వప్న ద్రష్టికి అంటే అక్కడి నేనుకి, అక్కడి దృశ్యాలు అంటే అక్కడి నీవులు సత్యాలు. రాముడు, గురుదేవ, మీరు చెప్పినట్టు కల, మెలకువ రెండూ సమానమే అయ్యేటట్లయితే కలలో కనిపించిన వస్తువులు మెలకువ వచ్చాక కూడా అలాగే ఉండాలి కదా? ఎందుకంటే స్వప్నం వచ్చిన సమయంలో జాగ్రత్ లోకంలోని వస్తువులు అలాగే ఉంటున్నాయి కదా? వశిష్ఠుడు, రామ, కలలోగాని మెలకువలోగాని పదార్థాలు ఏ అంశలో సత్యాలో ఏ అంశలో అసత్యాలో దాన్ని వివరిస్తున్నాను నేను. మళ్ళీ విను. 9. ఆయసర్ 61. కలలోని వస్తువులు మెలకువలోని వస్తువులు కూడా అధిష్టానమైన సన్మాత్రము అనే స్వభావంతో సత్యాలే. కనిపించే రూపంతో మాత్రం అవి సత్యం కాదు, ఇవి సత్యం కాదు. ఎందుకంటే మెలకువలో వస్తువులు అదే రూపంతో కలలో కనిపించవు, కలలోని వస్తువులు అదే రూపంతో మెలకువలో కనిపించవు. స్వప్న పదార్థాలు జాగ్రదాకాశంలో లేవు, జాగ్రత్త పదార్థాలు స్వప్నాకాశంలో లేవు. రామ, స్వప్న పదార్థాలు జాగ్రత్త పదార్థాలు కూడా అన్ని కాలాల్లోనూ సమంగా ఉండటం లేదు, అన్ని దేశాల్లోనూ సమంగా ఉండటం లేదు. అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో సుస్థిరంగా ఉండేదే సత్యం అని నిర్వచనం చేసుకున్నాం కనుక జాగ్రత్త పదార్థాలు ఏవీ సత్య పదార్థాలు కావటానికి వీలులేదు. అయినా అధిష్ఠాన సత్తా స్వరూపంచేత వాటిలో సత్యాంశ ఉంది కనుక వాటిని మిథ్య అని నిశ్చయం చేస్తున్నా. రామ, అందుకనే విదురథుడు నా పరివార జీవులు సత్యస్వరూపులా అసత్యస్వరూపులా అని అడిగినప్పుడు సరస్వతీదేవి ఈ దృష్టిభేదాన్నే ఆ రాజుకు ఉపదేశం చేసింది. రామ, సరస్వతీదేవి తన ఉపదేశాన్ని ఇంకా కొనసాగిస్తూ ఇలా అన్నది. సరస్వతీదేవి, రాజా, స్వప్నానికి జాగ్రత్తుకి కూడా అధిష్టానమైన చిత్ ఉందే, అది సత్యము, ప్రకాశరూపము కూడా. ధనాగారంలో ఉండే ధనాన్ని ధనస్వామి అనుభవించినట్లుగా చిదాకాశంలో ఉండే ప్రపంచాన్ని చిదాకాశమే అనుభవిస్తూ ఉంటుంది. రాజా, నీ భార్య లీల యొక్క తృప్తి కోసం ఈ తత్వమంతా నీకు చెబుతున్నాను. ప్రపంచం మిథ్య అని నిరూపించడం కోసం నేను చెప్పిన దృష్టాంతాలన్నింటినీ ఈ లీల ఇక్కడే నీ ఇంట్లోనే చూసింది, అన్ని బ్రహ్మాండాలను ఇక్కడే ప్రత్యక్షం చేసుకుంది. రాజా, నువ్వు కూడా ఈ తత్వాన్ని ఆకళించుకో, నువ్వు కోరింది నెరవేరుతుంది, నీకు శుభమగుగాక. సెలవు. విదురథుడు, తల్లి, నా దగ్గరకు ఎవరన్నా వస్తేనే వారికి కోరికలు తీరకుండా ఉండవు. ఇక నీ దర్శనం చేశాక తీరని కోరికలు ఉంటాయా? నీ బోధతో నాకు జ్ఞానం కలిగింది. ఒక స్వప్నం నుంచి రెండవ స్వప్నంలోకి వెళ్ళినట్లుగా ఇక నేను ఈ దేహాన్ని విడిచి నా స్వీయ లోకానికి వెళ్ళిపోతాను. అనుమతి ఇవ్వు. నేను వెళ్లే చోటికి నా మంత్రి, పెళ్లికాని, నా కూతురు వీళ్ళిద్దరూ మాత్రం వచ్చేటట్లు అనుగ్రహించు. సరస్వతీదేవి, రాజా, మాబోటివాళ్లం భక్తుల కోరికలను కాదనం, నువ్వు కోరుకున్నట్లే జరగని. ఈ లీల భక్తికి తగినంత వైభవంగా రాజ్యం చెయ్యి. అయితే నువ్వు పూర్వం కోరుకున్న వరాలు కొన్ని ఉన్నాయి కనుక జరగబోయేది చెప్తాను, విను. ఈ యుద్ధంలో నువ్వు మరణించవలసి ఉంది, ఆ తరువాత నీ పాతజన్మ శరీరాన్నే పొందవలసి ఉంది. నీ మంత్రి, నీ కూతురు వారివారి పాత శరీరాలను పొందవలసి ఉంది. ఇదంతా నువ్వే స్వయంగా చూస్తావు. మీరు ముగ్గురూ వాయురూపంతో అక్కడికి ప్రయాణం చెయ్యాలి. నేను ఈ లీల మనోరూపంతో ప్రయాణం చెయ్యాలి కనుక ఇక ఎవరి దారులు వారివే. ఆయసర్ 62.